సూక్ష్మక్రిములు పుస్తకం 15వ భాగం. మరి ఈ వైరస్లు ఎంత చిన్నవి? నిజంగానే అవి నీటి అణువుల కన్నా పెద్దవి కావా? చాలా కాలం వరకు దీనికి సమాధానం ఎవరికీ తెలియలేదు. 1931లో విలియం జోసెఫ్ ఎల్ఫోర్డ్ అనే బ్రిటిష్ శాస్త్రవేత్త ఈ సమస్యని పరిశోధనకి తీసుకున్నాడు. పోర్సిలిన్ జల్లెడలో కన్నా చిన్న కన్నాలున్న జల్లెడ తీసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచించాడు. పోర్సిలిన్కి బదులు అతడు కొలోడియన్ వాడాడు. ఈ కొలోడియన్ సెలోఫేన్ వంటి సన్నని పారదర్శకమైన పొర, అందులో అతి చిన్న కన్నాలు ఉంటాయి. కొలోడియాన్ని తయారు చేసే పద్ధతిని బట్టి ఈ కన్నాల పరిమాణం మారుతుంది. ఆ కన్నాలని ఇంకా చిన్నవి చేస్తూ పోవచ్చు. బ్యాక్టీరియం పరిమాణంలో 100వ వంతు పరిమాణం గల కన్నాలు ఉన్న కొలోడియన్ పొరలోంచి వైరస్ రసాన్ని పోనించాడు. ఆ కొలోడియాన్ని వాడినప్పుడు నీరు బయటకు పోయింది, కానీ వైరస్ యువతలే ఉండిపోయింది. అలా బయటికి వచ్చిన రసం వల్ల వ్యాధి కలగలేదు. అంటే వైరస్ రేణువులు బ్యాక్టీరియా కన్నా చిన్నవే, అయినా నీటి అణువుల కన్నా పెద్దవన్నమాట. తరువాత 1930లలో ఓ కొత్త రకం సూక్ష్మదర్శినులు కనుక్కున్నారు. వీటిల్లో కాంతికి బదులు ఎలక్ట్రాన్లు అనే మూలకణాలని వాడుతారు. సాధారణ సూక్ష్మదర్శినులు ఎన్నడూ చూపలేని అతి చిన్న వస్తువులని ఈ ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినులు చూపగలిగాయి. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినుల సహాయంతో చివరికి శాస్త్రవేత్తలు వైరస్లని చూడగలిగారు. టొబాకో మొజాయిక్ వ్యాధిని కలగజేసే వైరస్ ఓ చిన్న గొట్టంలా ఉంటుంది. దాని పొడవు సగటు బ్యాక్టీరియాలో సగం ఉంటుంది. చాలా సన్నగా ఉంటుంది. ఇలాంటి 7000 వైరస్లని ఓ బ్యాక్టీరియాలో పట్టించేయవచ్చు. ఇంకా చిన్న వైరస్లు కూడా ఉన్నాయి. యెల్లో ఫీవర్ వైరస్లు ఎంత చిన్నవంటే ఇలాంటివి 40,000 ఓ బ్యాక్టీరియాలో పడతాయి. వైరస్లు ప్రత్యేక సాధనాలతో తప్ప చూడలేనంత చిన్నవే, అయినా వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదట జయించబడ్డ వ్యాధి అయిన స్ఫోటకం వైరస్ వల్ల వచ్చేదే. గత 125 ఏళ్లుగా జరిగిన పరిశోధనల వల్ల నేడు మనుషులు మునుపటి కన్నా ఆరోగ్యంగా దీర్ఘాయుష్షుతో బతుకుతున్నారు. పాశ్చర్ కాలానికి ముందు సగటు అమెరికన్ లేదా యూరోపియన్ 40 ఏళ్ళు బతికేవారు. ఈ రోజుల్లో సగటు జీవితకాలం 70 ఏళ్లకు పెరిగింది. పాశ్చర్ తదితరుల కృషి వలన మనలో ప్రతి ఒక్కరం అదనపు ఆయుష్ పోసుకుని సుఖంగా బతుకుతున్నాం. ఇంతటితో సూక్ష్మక్రిములు అనే ఈ పుస్తకం సమాప్తం.